అనుబంధ చతుష్టయము ఇత్యాచార్యస్య శిష్యస్య సంవాదేనాత్మలక్షణం నిరూపితం ముముక్షూణాం సుఖబోధోపపత్తయే 580-584 శ్రీ వివేక చూడామణి. ఇతి ఈ విధముగా ముముక్షుతునాం మోక్షేచ్ఛకల వారికి సుఖబోధో సపత్తయే సుఖముగా జ్ఞానము లభించుటకై ఆచార్యస్య ఆచార్యుని యొక్కయు శిష్యస్య శిష్యుని యొక్కయు సంవాదేన సంవాదముచే సంవాదరూపమున ఆత్మలక్షణం ఆత్మ యొక్క లక్షణము నిరూపితం నిరూపింపబడినది. హితమిద ముపదేశ మాద్రియంతాం విహిత నిరస్త సమస్త చిత్తదోషాః భవసుఖ విముఖాః ప్రశాస్త్ర చిత్తాః శృతిరసికాయతయో ముముక్షవో ఏ 581 విహిత నిరస్త సమస్త చిత్తదోషాః విహిత కర్మాచరణముచే తొలగింపబడిన సమస్తమైన చిత్తదోషము కలవారును భవసుఖవిముఠాః సంసార సుఖము విషయమున విముఖులును ప్రసన్న చిత్త అహశాంతమైన చిత్తము కలవారును శృతిరసికావేదోపదేశమునందు ఆసక్తి కలవారును ముముక్షవః మోక్షేచ్ఛ కలవారును అగు మేయే యతేహ జ్ఞానులు కలరో తేవారు హితం హితమైన ఇదం ఈ ఉపదేశం ఉపదేశమును ఆద్రియంతాం ఆదరింతురుగాక.